శాండిల్య ఉపనిషత్ శ్లోక తాత్పర్య పుష్పం. శాండిల్య ఉపనిషత్ సారాంశ పుష్పం. శాండిల్య ఉపనిషత్తు యమ మొదలగు అష్టాంగములు కలిగిన యోగ విద్యను అభ్యసించు యోగులకు చెప్పబడినది. దేని బోధచేత కైవల్యం కేవల బ్రాహ్మీ స్థితిని అనగా రాముని పొందురో ఆ రాముడే సర్వములో రమించు రామబ్రహ్మమే నాకు పరాగతి. శాండిల్య మహర్షి అష్టాంగ యోగమునకు సంబంధించి అథర్వ మహర్షిని పరిప్రశ్నించగా చెప్పబడినది ఈ శాండిల్య ఉపనిషత్. అష్టాంగ యోగము కుండలినీ శక్తి, నాడీ వ్యవస్థ, ప్రాణవాయువుల విచారము, నాడీ శుద్ధి గురించి వివరించబడినవి. యోగ విద్యయందు ఈ 8 అంగములు కలవు. 1 యమము, 2 నియమము, 3 ఆసనము, 4 ప్రాణాయామము, 5 ప్రత్యాహారము, 6 ధారణ, 7 ధ్యానము, 8 సమాధి. యమము అనగా నిగ్రహము, రియాక్టివ్ మోడ్ ఆఫ్ యాక్షన్ వెన్ కాన్ఫ్రంటెడ్ విత్ రెస్పెక్టివ్ ఎమోషన్స్ అండ్ సిచ్యుయేషన్స్ విత్ ఈదర్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ నేచర్. నియమము అనగా తనను తాను ప్రేరేపించుకొని నియమించుకొనుట, ప్రొయాక్టివ్ మోడ్ ఆఫ్ యాక్షన్. యమము యందు 10 విధములు. ఇవి: 1 అహింస, 2 సత్యము, 3 అస్తేయము దొంగతనము చేయకుండుట, 4 బ్రహ్మచర్యము, 5 దయ, 6 ఆర్జవము ధర్మాధర్మముల యందు స్వపరభేదము లేకుండుట, 7 క్షమ, 8 ధృతి, 9 మితాహారము, 10 శౌచము. నియమము యందు 10 విధములు. ఇవి: 1 తపస్సు, 2 సంతోషము, 3 ఆస్తిక్యము, 4 దానము, 5 ఈశ్వర పూజనము, 6 సిద్ధాంత శ్రవణము, 7 హ్రీ కుత్సిత కర్మలయందు లజ్జ, 8 మతి వేద విహిత కర్మలయందు శ్రద్ధ, 9 జపము, 10 వ్రతము ఆసనములు, 8 ఈ నామములతో చెప్పబడినవి. 1 స్వస్తిక, 2 గోముఖ, 3 పద్మ, 4 వీర, 5 సింహ, 6 భద్ర, 7 ముక్త, 8 మయూర. శరీరస్థమైన ప్రాణమును శరీరమునందు అగ్నితో సహా యోగాభ్యాసముచే సమము లేదా తక్కువ కాకుండా ఎవడు చేయునో వాడు యోగి పుంగవుడు అగును. దేహమధ్యమున సిఖి అగ్ని స్థానము ఉండును. చక్రరూపముగా గూటిలో చిక్కుకున్న సాలె పురుగు తిరుగుచున్నట్లు అక్కడే ఈ ప్రాణము చరించును. దేహమునందు ఈ జీవుడు ప్రాణము అధిరోహించినవాడే ఉండును. కంప్రిహెన్షన్ నోట్స్: సూక్ష్మములో నుండి స్థూలము ప్రకటితము అగును. అంతేకాని స్థూలములో సూక్ష్మము జనించదు. ఉదాహరణకు వాయువులో ఆకాశము ఉన్నదని వ్యావహారికముగా చెప్పినను నిజమునకు ఆకాశములో ఆకాశము నుండి వాయువు ప్రకటితమై ఉండును. ప్రాణశక్తి సూక్ష్మము, దేహము స్థూలము. కాని మనకు దేహదృష్టి దృఢముగా ఉండుటచేత దేహములో దేహభావన దృష్ట్యా ప్రాణస్పందనలు వర్ణించబడినవి. అప్పుడు మనము నిర్దేశింపబడిన యోగ అభ్యాసములతో దేహములో ప్రాణస్పందన ఉపాసన చేసి స్థూల దేహ దృష్టి నుండి సూక్ష్మ ప్రాణశక్తి దృష్టి అలవరుచుకొనవచ్చును. స్థూలమైన అన్నమయ దేహ దృష్టి నుండి సూక్ష్మాతిసూక్ష్మమైన సట్లేస్ట్ బ్రాహ్మీ దృష్టి సిద్ధింపచేసుకొనుట వేదాంత లక్ష్యము. కుండలిని స్థానము నాభికి అడ్డముగా క్రిందకి పైకి ఉండును. అష్టప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం రూపమై అష్టవిధములుగా కుండలి ఆకృతిలో పాము చుట్టుకున్న విధముగా కుండలిని శక్తి ఉండును. యోగకాలమునందు కుండలిని శక్తి ప్రేరేపించబడినప్పుడు వీపు ఇరుప్రక్కలా ఊర్ధ్వముగా ఇన్ ద ఫోర్మ్ ఆఫ్ ఆన్ ఇన్వర్టెడ్ ట్రయాంగల్ వెన్నెముక దిశగా అపాన వాయువుచే ముఖము ద్వారా బ్రహ్మరంధ్రము ప్రవేశించి అగ్నిచే ప్రకాశించును. హృదయాకాశమున మహోజ్వలమై జ్ఞానరూపాన ఉండును. కుండలిని శక్తిని ఆశ్రయించి ముఖ్యమైన నాడులు 14 కలవు. 1 ఇడ, 2 పింగళ, 3 సుషున్న, 4 సరస్వతి, 5 వారుణి, 6 పూష, 7 హస్తిజిహ్వ, 8 యశస్విని 9, విశ్వోదరి 10, కుహూ 11, సంఖిని 12, పయస్విని 13, అలంబుస 14, గాంధారి. కంప్రిహెన్సన్ నోట్స్. నాడి అననది శరీరములో భౌతికమైన ఒక భాగము కాదు. రక్తనాళము, బ్లడ్ వెసల్ కూడా కాదు. స్థూలముగా వ్యక్తమైన శరీర ధర్మములు, ప్రాపర్టీస్ అండ్ ఫంక్షన్స్ నిలవటానికి కారణమైన సూక్ష్మ ప్రాణశక్తి యొక్క ప్రకటనను శరీరము దృష్ట్యా స్పందన చేతన రూపమైన నాడులుగా దర్శించబడినది. దస్ నది ఈజ్ ఎ కనెక్షన్ సెంటర్ బిట్వీన్ ద ఫిజికల్ బాడీ అండ్ ద అండర్లైన్ సటల్ కోజ్మిక్ ప్రణ ఎనర్జీ దాట్ హోల్డ్స్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ మైండ్. నది సెంటర్స్ ఆర్ నోట్ ఆన్ ఇమాజినరీ ఫాబ్రికేషన్ ఆఫ్ సమ్వన్స్ మైండ్. ద సటల్ ప్రణ ఎనర్జీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ సెల్ఫ్ ఆస్ గ్రోస్ ఫిజికల్ బాడీ అండ్ మైండ్. This relationship has been visualized as nadi system by so many ascetics and practitioners of yoga from ancient times. Their experiences and observations were congregated into yoga theory, which has had been validated from time to time, again and again scientifically by the serious practitioners of yoga. బ్రహ్మమునందే విశ్వము బ్రహ్మమునకు అనన్యముగా బై నోట్ బీయింగ్ డిఫరెంట్ ప్రకటితమయ్యున్నది. ఆ శక్తి తత్వమే ఈ మన భౌతిక శరీరమునందు కూడా ప్రకటితమై ఉన్నది. దేహాత్మ అనగా దేహమే నేను అను భావన దృఢముగా కలిగిన జీవుడు మానవుడు తన భౌతిక శరీరమునకు ఆధారమైన శక్తి తత్వమును విశ్వముతో ఆపాదన కంపేర్ అండ్ తాళ్ళి చేసుకుని నాడి కనెక్షన్ సెంటర్ భావనతో ఉపాసన చేయుట ఇక్కడ నాడీ వ్యవస్థగా చెప్పబడినది. తద్వారా జీవుడు తన విశ్వరూపత్వమును ధారణ చేయవచ్చును. సుషుమ్న నాడి విశ్వధారిణి అని మోక్షమార్గమని శ్లాఘించబడినది. ఈ సుషుమ్న నాడి గుదము మలవిసర్జన చేయు శరీరస్థానము యొక్క వెనుక భాగమున వెన్నెముకను ఆశ్రయించి పైన శిరస్సు వరకు బ్రహ్మరంధ్రమున విజ్ఞేయ విశేషముగా తెలియబడినది. రూపమున అవ్యక్తముగా సూక్ష్మముగా వైష్ణవియే విష్ణు స్వరూపమై ఉన్నది. సుషుమ్న నాడి ఎడమ భాగమున ఇడా నాడి ఉండును, కుడివైపున పింగళ నాడి ఉండును. ఇడా నాడియందు చంద్రుడు చరించును, పింగళ నాడియందు సూర్యుడు చరించును. ఏ విధముగా అయితే అశ్వత్థ రావి చెట్టు ఆకునందు నాళములు వ్యాపించినట్లుగా శరీరమునందు కూడా అనగా శరీర ధర్మములు నిర్వర్తించు అనేకానేక నాడులు అదృశ్యముగా వ్యాప్తమై ఉన్నవి. అన్ని నాడులయందు సంచరించు వాయువు నిర్వర్తించు ధర్మములను బట్టి ఈ 10 రకములుగా వాయువులు చెప్పబడినవి. 1 ప్రాణము, 2 అపానము, 3 సమానము, 4 ఉదానము, 5 వ్యానము, 6 నాగము, 7 కూర్మము, 8 కూకరము, 9 దేవదత్తము, 10 ధనంజయము కడుపులో ఉన్న జలము అన్నము మరియు రసాయనములను బాగా చిలికి కడుపు మధ్యలో ఉన్న ప్రాణవాయువు వాటిని వేరుచేయును. భుజించిన అన్నము యొక్క రసరూపమును శరీరమునందు అగ్నితో సహా వ్యాపింపచేయుచు 72,000 నాడీ మార్గములందు చరించుచు సమాన వాయువు అగ్నితో కూడి అంగములు ఉపాంగములతో ఉన్న కళేబరమును వ్యాపింపచేయును. నాడీస్థానములు వాయుస్థానములు మరియు సంచారములు వాటి కర్మలు బాగుగా తెలుసుకుని నాడీ శుద్ధి చేసుకునవలెను. నాడీశుద్ధికి పూర్వ ప్రయత్నము ప్రేపేరసన్. యమము నియమము చక్కగా అభ్యాసము చేయుచున్న పురుషుడు సర్వసంగా విషయముల పట్ల ఆసక్తులు వాసనలు పరిత్యాగము చేసినవాడు బ్రహ్మ విద్యను అధ్యయనం చేసినవాడు సత్యము ధర్మములందు నియుక్తుడైండువాడు క్రోధమును జయించినవాడు గురువును సేవించుటలో ఉత్సాహవంతుడు తల్లిదండ్రులకు విధేయుడు. తాను ఉన్న ఆశ్రమము ఏదైతే బ్రహ్మచర్యాశ్రమము కాని గృహస్థాశ్రమము కాని వానప్రస్థాశ్రమము కాని సన్యాసాశ్రమము కాని అక్కడ చెప్పబడిన సదాచారమునందు విద్వత్తు కలిగిన వారిచే శిక్షితుడైనవాడు అయి ఉండవలెను. అటువంటివాడు జీవన విధానమునకు కావలసిన ఫలములు దుంపలు నీరు సమృద్ధిగా ఉన్న తపోవనమునకు చేరి బ్రహ్మవిద్యకు సంబంధించిన వేదఘోష కలిగిన రమ్యమైన ప్రదేశమునందు మంచి శోభితమైన మఠమును ఏర్పాటు చేసుకుని అక్కడ వేదాంత శ్రవణమును చేయుచు యోగమును బాగుగా ఆరంభించవలెను. నాడీ శుద్ధికి సాధన. విద్వాంసుడైనవాడు సుఖాసనమున కంఠము శిరస్సు సమముగా ఉంచి నాసికము చివర దృష్టిపెట్టి భ్రూమధ్యమున చంద్రబింబమును చూచుచు నేత్రములతో అమృతము త్రాగవలెను. 12 మాత్రల కాలముపాటు ఇడా నాడియందు వాయువును పూరించి ఉదరములో ఉన్న జ్వాలలతో కూడియున్న రేఫ రకార బిందుయుక్తం అనగా రంశబ్దముతో అగ్నిమండలమును ధ్యానించవలెను. పూరకము కుంభకము రేచకము రేచనము బాగుగా అభ్యాసము చేయవలెను. అనగా ఎడమ నాసిక రంధ్రము నుండి గాలి పీచి కొంచెముసేపు ఆ వాయువును స్తంభింపచేసి కుడి నాసిక రంధ్రము ద్వారా విడువవలెను. అటులనే కుడి నాసిక రంధ్రము నుండి గాలి పీచి కొంచెముసేపు ఆ వాయువును స్తంభింపచేసి ఎడమ నాసిక రంధ్రము ద్వారా విడువవలెను. త్రిసంధ్యలందు మరియు వాటి మధ్యలో అనగా దినమునకు 6 సార్లు చెప్పిన విధముగా బ్రాహ్మి భావన సహితముగా పూరక కుంభకరేచనములు అనేక సుమారు 28 మాసములు ఆచరించినచో నాడీ శుద్ధి జరుగును. అప్పుడు శరీరము తేలికయే ప్రకాశించుచు జఠర అగ్నివృద్ధి నాదము బెస్టోన్ అభివ్యక్తమగును. నాడీశుద్ధికి పరమలక్ష్యము నాడీశుద్ధితో ఆరోగ్యకరమైన శరీరము ప్రశాంతమైన మనస్సు వాసనారాహిత్యము ఏకాగ్రత సిద్ధిస్తూ ఉండగా వేదాంత అధ్యయనము సమ్యక్ దృష్టి అలవరుచుకొనగా స్వాత్మ అపరోక్షానుభూతికి మార్గము సుగమము అగును. ప్రాణాయామము అనగా ప్రాణ అపాన సమాన వాయువుల కలయిక. పూరకము గాలిని మెల్లగా పూరించుకొనుట కుంభకము పూరించిన గాలిని నియమిత కాలము స్తంభింపచేయుట రేచకము రేచనము గాలిని మెల్లగా వదలుట భేదముచే అది 3 విధములు. అవి వర్ణమేములు కావున ప్రణవమే ఔ మావుం ప్రాణాయామము. పూరక కుంభక రేచకములందు నియమిత మాత్రా కాలములపాటు అకార ఉకార మకారములను భావయుక్తముగా ధ్యానించవలెను. ఆహారము సాత్వికమైనదిగా శుచియైనదిగా న్యాయమైనదిగా మితముగా ఉండవలెను. మనోన్మనీ స్థితి యథావిధిగా ప్రాణసంయమములచే నాడిచక్రము చక్కగా శుద్ధి చేయబడగా సుషుమ్న నాడి యొక్క వదనము ఛేదించుకొని సుఖముగా వాయువు ప్రవేశించి స్థితి పొందును. వాయువు సుషుమ్న నాడి మధ్య సంచారము చేయుచుండగా మనస్సునకు స్థైర్యం కలుగును. ఎప్పుడు మనస్సు సుస్థిరభావము చెందినదో అదే మనోన్మనీ స్థితి. మనోమూలము యందు మనస్సు లయము చెందుట ఖేచరి వైష్ణవి ముద్ర. సర్వతంత్రముల యందు గోప్యమైనది అంతరలక్ష్యమున విలీనమైన చిత్తము పవనము కలిగిన యోగి కదలని కనుపాపలతో బాహ్యమున క్రిందకు చూచుచున్నను చూడనివాడిగా నిరంతరము ఉండును. ఇదే ఖేచరి ముద్ర అనబడును. అంతరలక్ష్యము బాహ్యదృష్టి నిమేషము కనురెప్పలు మూసుకొనుట ఉన్మేషము కనురెప్పలు తెరిచి ఉండుట అనునవి చక్కగా వదిలివేయుట దానిని వైష్ణవి ముద్ర అందురు. యోగ నిద్ర. సగం మూసిన కన్నులతో స్థిరమైన మనస్సు కలిగి నాసికాగ్రమునందు దృష్టి కలిగి చంద్రసూర్యులను ప్రసన్నముగా తన దృష్టిలో అంతర్లీనము చేసి నిశ్చల భావముతో ఉండి అతీతమైన జ్యోతిరూపము జ్ఞానరూపము అశేషము బాహ్యరహితము దేదీప్యమానము పరతత్వము సర్వవస్తు విషయములకు పరమైన వస్తువు అది ఉన్నది అని దానిని ఇక్కడే తెలుసుకొనవలెను. ఖేచరి ముద్రను అభ్యాసము చేసినచో మనోలీన స్థితి కలుగును. అదే యోగ నిద్ర తురియ తురియాతీత స్థితి ప్రత్యక్షానుభవము కలుగచేయును. యోగ నిద్ర లభించిన యోగికి కాలము లేదు. చిత్తనాశనము మనోలయమునకు ఉపాసనలు. ప్రాణశక్తిని మనస్సును ఒక్కటిగా భావించి మనస్సుతో మనస్సును ఆలోకించి ఆత్మసుఖమును పొందవలెను. స్థూలాకాశమే చిత్తాకాశముగా మరియు చిత్తాకాశమే స్థూలాకాశముగా భావించి సర్వమును చిత్ ఆకాశముగా భావించి మరి ఇంకేమీ చింతింపవలదు. సర్వచింతలు పరిత్యజించి చిత్ ఎదుక కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్ మాత్రమే పరమం ద అల్టిమేట్ అని ఉండవలెను. జ్ఞేయ తెలియబడు వస్తువును పరిత్యజించగా మనస్సు శుద్ధ తెలివి యందు విలయము చెందును. అది తప్ప మరియొక మార్గము లేదు. మనస్సు మననము విలేము కాగా కైవల్యము కేవల బ్రాహ్మీ అనుభవము శేషించును. చిత్తనాశనమునకు 2 పద్ధతులు 1 యోగము 2 జ్ఞానము సాంఖ్యము. యోగము అనగా చిత్తవృత్తి, విషయాసక్తి, నిరోధకము. జ్ఞానము అనగా వివేక విచారణములచే సమదర్శనము చేయుట. ఈ రెండూ అభ్యాసము చేయుచుండవలెను. శాస్త్ర అధ్యయనం, సజ్జన సాంగత్యం, వైరాగ్య అభ్యాసం చక్కగా సమన్మించుకొనగా పూర్వపు సంసార వృత్తులయందు క్రమేపీ ఆసక్తి తగ్గి ప్రాణాయామము, ఏకాంత ధ్యానము చేత ఓంకార ఉచ్చారణతో శబ్దముపై ధ్యాస ఉంచి తత్వసారము భావించుచు సుషుప్తి స్థితిని ఎలుకచే తెలుసుకొనుచు ప్రాణస్పందన నిరోధించబడును. యవనిచే కుండలిని శక్తి ప్రచోదింపబడునో వాడు ముక్తుడు అగును. ఇడ పింగళ రెండు మార్గములను వదిలి సుషున్న మార్గమున కుండలిని శక్తిని ప్రచోదింపచేసినచో అదే విష్ణు పరమపదము. ప్రాణాయామముతో ఏకాగ్రత పొంది ఏ ఏ స్థానములలో చిత్త సంయమనము చేసినా ఏ ఏ జ్ఞాన ఫలితములు లభించునో వర్ణించబడినవి. ప్రత్యాహారము అది ఐదు విధములు. విషయములందు యథేచ్ఛగా సంచరించు ఇంద్రియములను బలవంతముగా వెనుకకు మరల్చుట. ఏది ఏది చూడబడుచున్నదో అది అంతా స్వాత్మయే అనుకొనుట. వేదోక్తమైన నిత్య విహిత కర్మ ఫలత్యాగము. సర్వ విషయములందు విముఖత్వము. క్రింద నుండి పైకి మరియు పైనుండి క్రిందకు స్థూల దేహములోని భాగములను క్రమముగా ధారణ చేయుట. ధారణ అది మూడు విధములు. ఆత్మయందు మనస్సును ధారణ చేయుట. దహర సూక్ష్మ హృదయ ఆకాశమందు బాహ్య స్థూల ఆకాశమును ధారణ చేయుట. పృథివీ నీరు తేజము అగ్ని వాయువు ఆకాశములయందు పంచమూర్తి ఏకరూప ధారణము. ధ్యానము అది రెండు విధములు. సగుణము అనగా మూర్తి ధ్యానము, నిర్గుణము అనగా ఆత్మను ఉన్నది ఉన్నట్లు ధ్యానించుట. సమాధి ఇది ఒకటే విధము. సమాధి అనగా జీవాత్మ పరమాత్మ ఏకత్వము, జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థారాహిత్యము, వాటికి సాక్షిత్వము, పరమ ఆనంద స్వస్వరూప శుద్ధ చైతన్య స్వాత్మను అనుభవించుట, దృశ్యదృష్టిద్రష్ట అభేద దృక్ స్వరూపమునందు వినిష్ఠ కలిగియుండుట. ఇదే రామతత్వము, ఇదే అపరోక్షానుభూతి. బ్రహ్మవిద్య గూర్చి అథర్వుడు చెప్పెను, ఓ శాండిల్య, బ్రహ్మము సత్యం, విజ్ఞానం అనంతం. దేనియందు సర్వము ఏర్పడికూడి ఉన్నదో, దేనిని తెలుసుకున్నచో, ఈ సర్వము తెలియబడినదగునో, ఏది గ్రహించబడలేనిదో, నిర్దేశింపబడలేనిదో, దేనిని వాక్కు చేరలేక వెనుకకి మరలునో, ఏది మనస్సుచేత ప్రాప్తించబడలేదో, ఏది కేవల జ్ఞానరూపమున పొందబడునో, దేనియందు పురాణమైన ప్రజ్ఞ ప్రకటితమైనదో, ఏది ఏకము అద్వితీయము ఆకాశము వలె సర్వత్రా వ్యాపించియున్నది సూక్ష్మాతి సూక్ష్మము నిరంజనము, ఏ ఉద్రిక్తత దోషములేనిది నిష్క్రియము కేవలము సత్ ఉనికి చిత్ ఎలుక ఆనందరూపమైన ఏకరసము ఏకత్వ అనుభవము శివము ప్రశాంతము అమృతము అయినదో అది ఆ పరబ్రహ్మము. అదియే నీవు అయున్నావు. దానిని జ్ఞానముచే కేవల జ్ఞానముగా తెలుసుకొనుటకు ప్రయత్నించుము. సర్వభూతములకు నిగూఢుడు ఎవడు విశ్వమును సృజించినవాడు, విశ్వమును భరించువాడు, విశ్వమును అనుభవించువాడు ఆ ఆత్మదేవుడు నీ ఆత్మయే ఉన్నాడు. వాడే లోకమునకు ఆత్మ అని తెలుసుకునుము. ఆత్మస్వరూపమును అనుభవపూర్వకముగా తెలుసుకున్నవాడు శోకము యొక్క అంతమును చేరుకొనును. నిష్క్రియమైన పరబ్రహ్మలో జగత్తు ఎలా జనించినది అనునది విచారించబడినది. పరబ్రహ్మము నిష్క్రియము, అక్షరము అనునది పరమసత్యము. అయినప్పటికీ ఈ రూపరహిత బ్రహ్మమునందు మూడు రూపములు ఆపాదించబడినవి. ఒకటి నిష్కలము విదౌట్ పార్ట్స్, రెండు సకలము విత్ పార్ట్స్, మూడు సకల నిష్కలము విత్ అండ్ విదౌట్ పార్ట్స్ అనునవి. సత్యకామము స్వకీయ మాయ ఈ ఉపనిషత్తులో విచారించబడినవి. సత్మాత్రము చిత్ ఆనంద ఏకరసము అని ఎందుచేత పరబ్రహ్మ చెప్పబడునో విచారించబడినది. పరబ్రహ్మకు లక్షణ నామములు పరబ్రహ్మ ఆత్మ మహేశ్వర దత్తాత్రేయ అనునవి. ఏ కారణముల చేత వచ్చునో విచారించబడినవి. ఎవరు ఈ పరవిద్యను ఉపాసించి అదే నేను అని తెలుసుకుంటారో వారు బ్రహ్మము తెలుసుకుని బ్రహ్మమే అగుదురు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. శాండిల్య ఉపనిషత్ సమాప్తము.